ॐ श्रीसायिनाथाय नमः। ॐ द्रां दत्ताय नमः। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीसरस्वत्यै नमः। सुरासुरसमाराध्यं वनसूयात्रिनन्दनं दत्तात्रेयमहं वन्दे करुणावरुणालयम्। ఆనందస్వరూపులైన ఆస్తిక మహాశయులకి నమస్కారములు. ఈ శ్రవ్యకంలో నేను పఠించబోతున్న శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళి గురించి ఉపోద్ఘాతప్రాయంగా కొన్ని మాటలు చెప్పవలసి ఉంది. ఈ సహస్రనామ స్తోత్రం సాధారణంగా లోకంలో మనకి లభించే దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం కంటే కాస్త భిన్నమైనటువంటిది. మనకి తెలిసిన దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది. ఇప్పుడు మనం వినబోతున్నది దానికంటే పూర్తిగా భిన్నమైనటువంటిది. అంటే అందులో ఉన్న నామాలు ఇందులో కనపడవు, ఇందులో ఉన్న నామాలు అందులో కనపడవు. దీనికి కారణం ఏంటంటే ఇవి మూలంలోనే భిన్నమైనటువంటివి కావడం. ఆ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం పూజా అనుష్ఠాన నిమిత్తమై ఓంకారపూర్వకంగా మంత్రాల రూపంలో ఉంది. అయితే ఈ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం శ్లోక రూపంగా లభిస్తోంది. పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అందించిన దత్త సహస్రనామ స్తోత్రానికి శ్లోకాల రూపం ఏంటో మనకి ఈరోజుకి తెలియదు. ఇప్పుడు ఈ సహస్రనామ స్తోత్రానికి ఒక నేపథ్యం ఉంది. శంకరుడనే ఒక దత్తభక్తుడు ఉన్నాడు. ఆయన చాలా కాలం పాటు దత్తపూజ చేసి ఫలితం కనిపించక శ్రీ గురు చరిత్రలో నామధారక శర్మ వలె చాలా నిరాశకి, నిస్పృహకి గురయ్యాడు. ఇంతకాలం పూజలు చేసి వందనాలు చేసి నేను ఏమి సాధించాను అని ప్రశ్నించుకున్నాడు. చాలా కాలం తరువాత దత్తాత్రేయ స్వామి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, ఓ శంకరా, నేను ఇప్పుడు ఒక స్తోత్రం చెప్పబోతున్నాను, అది శ్రద్ధతో ఆలకించు, దీనితో నీకు కావలసినవన్నీ కూడా నీకు సమకూడతాయి అని చెప్పారు. చాలా కాలం తర్వాత కనిపించారు అంటే దాని అర్థం శంకరుడు ఆ విధంగా నిరాశ, నిస్పృహ చెంది దత్తపూజ మానేయలేదు అనర్థం. అతను మనసులో శంక కలిగినప్పటికీ దత్తపూజ చేస్తూనే ఉన్నాడు. కనుకనే దత్తస్వామి కూడా అతని పట్ల ప్రసన్నులయ్యారన్నమాట. దత్తస్వామి ఉపదేశించిన స్తోత్రాన్ని శంకరుడు మేల్కొన్న తరువాత కూడా చక్కగా జ్ఞాపకం పెట్టుకుని ఒకచోట వ్రాసినట్లు కనిపిస్తోంది. లేకపోతే ఆ స్తోత్రం ఈనాడు మనదాకా వచ్చి ఉండేది కాదు. ఆ స్తోత్రం కాలక్రమంలో గుంటూరు జిల్లా మర్రిపూడికి చెందిన చెరువు భగవానులోనే ఆయనకి లభించింది. ఈ మర్రిపూడి మా నాన్నగారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటేశ్వర్లు గారి స్వగ్రామమే. అంతేగాక వారి గృహనామమైనటువంటి చెరువు అనే పదాన్ని బట్టి చూస్తే వారు మా నాన్నగారి మాతృవర్గపు బంధువులు కూడా అయ్యి ఉండొచ్చునని తోస్తోంది. ఆ చెరువు భగవానులు గారు ఆ స్తోత్రాన్ని క్రీస్తు శకం 1968లో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణి ముద్రాక్షరశాలలో ముద్రింపించారు. తాత్పర్యము, వ్యాఖ్యానము ఏమీ లేకుండా కేవలం మూలాన్నే ముద్రింపించారు. ఆ తరువాత చాలా సంవత్సరాలకి ఆయన ప్రచురించిన ప్రతుల్లో ఒకదాన్ని మా బావమరిది గారైనటువంటి శ్రీనివాసరావు గారు నాకు అందజేశారు. ఆ స్తోత్రం మహిమాన్వితమైనది, ఇహపర సాధకమైనది అని తెలిసి కూడా నేను దాన్ని వెంటనే పారాయణ చేయకుండా చాలా సంవత్సరాల పాటు నా డెస్క్లోనే ఉంచి ఉపేక్షించాను. చాలా కాలం తర్వాత దాన్ని నిత్య పారాయణ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని, సంకల్పాన్ని దత్తస్వామి నాకు కలిగించారు. అప్పటి నుంచి నేను దాన్ని అనునిత్య పారాయణ చేయడం ఒక అలవాటుగా అభ్యాసంగా మార్చుకున్నాను. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మాదిరే ఇందులో కూడా మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి పూర్వపీఠిక, రెండోది సహస్రనామ స్తోత్రం, మూడోది ఉత్తరపీఠిక. రెండు పీఠికల్లోనూ పారాయణ ఫలం వివరించబడింది. ముందు పూర్వపీఠికలో ఏమున్నదో చూద్దాం. పూర్వపీఠికలో శంకరుడితో దత్తస్వామి అన్నారు, ఈ దత్తనామ సహస్రం దేవతల చేత కూడా పూజించబడినది, దీన్ని సాధారణంగా తెలుసుకోవడం అసాధ్యం, ఇది రహస్యమైనది, దీన్ని పారాయణ చేస్తే మోక్షం పొందాలనే కోరిక కలుగుతుంది, జపాలు, పుణ్యతీర్థాల్లో స్నానము, చాంద్రాయణాది ప్రాయశ్చిత్తాలు, యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, వీటన్నిటితో ఏ ఫలితమైతే సిద్ధిస్తుందో అది ఈ ఒక్క సహస్రనామ స్తోత్ర పారాయణ చేతనే సిద్ధిస్తుంది అని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే, అనునిత్యం 10 సార్లు ఎవరైతే జపిస్తారో వారు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయని కూడా అభయం ఇచ్చారు. అసలు ఒకసారి పారాయణ చేస్తేనే దత్తస్వరూపాన్ని పొందుతాడట మానవుడు. అలాగే ఆయన ఏమన్నారంటే, దీని నిత్య పారాయణ వల్ల జ్ఞానయోగం, కర్మయోగం, సాంఖ్యయోగం మూడు సిద్ధిస్తాయన్నారు. అనేక పాపాలు కూడా పోతాయని ఆయన అభయం ఇచ్చారు. తల్లిని చంపిన పాపం, తండ్రిని చంపిన పాపం, సోదరీమణుల్ని చంపిన పాపం కూడా పోతాయని ఆయన సెలవిచ్చారు. అదేవిధంగా ఈ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రంతో ప్రయోజనం లేదు అన్నవారు రౌరవాది నరకాలకు వెళతారని కూడా ఆయన గట్టిగా చెప్పారు. ఏ ఇంట్లో అయితే ఈ పుస్తకం ఉంటుందో వాళ్ళకి వశ్యాది మంత్రాలు కూడా సిద్ధిస్తాయన్నారు. దీన్ని నిత్యం జపించేవాడు యోగవంతుడు, మోక్షవంతుడు కూడా అవుతాడు అని ఆయన చెప్పారు. తరువాత ఇందులో ఈ స్తోత్రానికి సంబంధించినటువంటి ఛందస్సు, దేవత, అలాగే బీజం, కీలకం ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. అంగన్యాస, కరన్యాసాలు, హృదయాది న్యాసాలు కూడా చెప్పారు. ధ్యాన శ్లోకం అయిన తర్వాత దత్తస్వామికి పూజ చేసి దీని పారాయణ చెయ్యాలని చెప్పడం జరిగింది. ఇహ ఉత్తరపీఠికలో పూర్వపీఠికలో కంటే కూడా పారాయణ మహిమని విస్తరించి చెప్పారు. దత్తాత్రేయ స్వామి ఏమన్నారంటే, ఎవరైతే దీన్ని అనునిత్యము పారాయణ చేస్తారో వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు, వారు ఎక్కడ ఎంతకాలం ఉంటే అక్కడ అంతకాలము వారికి సుఖం కలుగుతుంది, వారికి భుక్తి ముక్తి కరతలా మలకమవుతాయి, ఇందులో ఆలోచించవలసిందేమీ లేదు, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగిన పుత్రులు పౌత్రులు కలుగుతారు, ఈ సహస్రనామ స్తోత్రం పవిత్రమైనది, యశస్సును కలిగించేది, దీన్ని చదవడం వల్లనే కాదు వ్రాయడం వల్ల కూడా పరమార్థం లభిస్తుంది, అలాగే ఎవరికి వారు చదవడం వల్లనే కాదు ఇతరులకు ఉపదేశం చేయడం వల్ల కూడా సాయుధ్యం లభిస్తుంది, దీన్ని చదివినా విన్నా కూడా అన్ని కోరికలు తీరతాయి, వారికి ఖేచరత్వం లాంటి యోగసిద్ధులు అదేవిధంగా లౌకికమైన కార్యసిద్ధులు కూడా కలుగుతాయి, దీన్ని పఠించేవారు బ్రహ్మరాక్షస పిశాచాల ద్వారా కానీ దుష్టగ్రహాల ద్వారా కానీ ఏ విధమైన బాధల్ని పొందరు. ఎక్కడైతే ఈ సహస్రనామ స్తోత్ర పుస్తకం ఉంటుందో అక్కడి నుంచి 5 యోజనాల విస్తారం వరకు కూడా నేను రక్షిస్తాను. ఈ సహస్రనామ స్తోత్రం అన్ని బీజాక్షరాలు కలిగినటువంటిది, అన్ని మంత్రాల స్వరూపం ఇది. దీన్ని ఒక్కసారి పఠించి రాగి పాత్రలో నీటిని ముట్టుకుని త్రాగినా కూడా ఆ భక్తుడు అన్ని రోగాల నుంచి విముక్తుడవుతాడు. ఇది స్త్రీలను వశం చేస్తుంది, అలాగే స్త్రీలకి పురుషుల్ని వశం చేస్తుంది, ఇది రాజుల్ని కూడా వశం చేసుకుంటుంది. అందుచేత దీన్ని పఠించడం వల్ల సర్వే సర్వత్రా జయమే లభిస్తుంది. దీన్ని పఠించడం చేత ప్రపంచంతో సాధకుడికి అవసరాలు తీరిపోతాయి, అందులోని శత్రువులు శోకాలు కూడా అతనికి సోకవు. దీన్ని పఠించడం వల్ల నేను ప్రసన్నుణ్ణవుతాను. ఎవరైతే ప్రాతకాలానికి ముందే లేచి దీన్ని పఠిస్తారో వారికి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను, అలాగే లంబికా యోగాది విశేష యోగాల్ని కూడా ప్రసాదిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారట అని చెప్పి ఈ ఉత్తర పీఠికలో విస్తారంగా వివరించడం జరిగింది. ఇంత మహిమాన్వితమైన స్తోత్రాన్ని నేను పారాయణ చేయడమే కాకుండా నలుగురితో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను దీన్ని రికార్డు చేయడం జరిగింది. ఇట్లు భవదీయుడు వాచస్పతి స్వస్తి. ఇంకా ఈ సహస్రనామ స్తోత్ర పఠనాన్ని శ్రద్ధతో ఆలకించండి. కదాచిత్ శంకరాభిఖ్యశ్చింతయామాస మానసే కిం సాధితం మయా లోకే పూజనైశ్చైవ వందనైః. బహుకాలే గతే తస్య దత్తాత్రేయో మహామునిః స్వప్నే సందర్శయామాస దివ్యం రూపమనుత్తమం. ఉవాచ శంకరస్తోత్రం మమైతదవధారయ ప్రాప్స్యసే త్వం సర్వసిద్ధిం స్తోత్రమేవాత్ర కారణం. ఉపదేక్ష్యే దత్తనామ సహస్రం దేవపూజితం జ్ఞాతుం వక్తుమశక్యం చ రహస్యం మోక్షకామదం. జపేషు పుణ్యతీర్థేషు చాంద్రాయణశతేషు చ యజ్ఞవ్రతాదిదానేషు సర్వపుణ్యఫలప్రదం. దశవారం జపేన్నిత్యం సర్వం సిద్ధ్యత్య సంశయం. ఏకేనోచ్చారమాత్రేణ తత్స్వరూపం లభేన్నరః. యోగత్రయం చ లభతే సర్వం యోగాన్న సంశయః. మాతాపితృశ్వశ్రూణాం చ హత్యాదిర్వా వినశ్యతి. అనేన యః కిమిత్యుక్త్వా రౌరవం నరకం వ్రజేత్. పఠితవ్యం శ్రావితవ్యం శ్రద్ధాభక్తి సమన్వితైః. సంకలీకృత పాపైశ్చ మలినీకర పాతకైః. పాపకోటి సహస్రైశ్చ ముచ్యతే నాత్ర సంశయః. యద్గృహే సంస్థితం స్తోత్రం దత్తనామ్నాం సహస్రకం. సర్వవశ్యాది కర్మాపి సముచ్చార్య జపే ధ్రువం. తత్కార్యం చైవ లభతే మోక్షవాన్ యోగవాన్ భవేత్. సర్వాన్ కామానవాప్నోతి దత్తాత్రేయ ప్రసాదతః. అస్య శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రమాలా మంత్రస్య బ్రహ్మరుద్రౌ ఋషి గాయత్రీ ఛందః. శ్రీదత్త పరమపురుష పరమహంస పరమాత్మా దేవత హంసో హంసాయైతి బీజం. సోహం సోహం చ ధీమహీతి శక్తిః. హంసస్సోహం ప్రచోదయాదితి కీలకం. శ్రీ పరమపురుష పరమహంస పరమాత్మ ప్రీత్యర్థే శ్రీదత్త సహస్రనామ స్తోత్రమాలా మంత్రజపే వినియోగః. అథ కరన్యాసః. ఓం సోహం గణేశాయ అంగుష్ఠాభ్యాం నమః. ఓ హంస ప్రజాపతయే తర్జినీభ్యాం నమః. ఓం హంసో మహావిష్ణవే మధ్యమాభ్యాం నమః. ఓం హంస శంభవే అనామికాభ్యాం నమః. ఓం హంస ప్రజాపతయే కనిష్ఠికాభ్యాం నమః. ఓం హంసో గురవే కరతల కరపృష్ఠాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః. ఓం హంస సోహం శ్రీ పరమాయ హృదయాయ నమః. ఓం హంస సోహం పురుషాయ శిరసే స్వాహా. ఓం హంస సోహం పరమహంసాయ శిఖాయై వషట్. ఓం హంస సోహం దత్తాత్రేయాయ కవచాయ హుం. ఓం హంస సోహం పరమాత్మనే నేత్రత్రయాయ వౌషట్. ఓం హంస సోహం ప్రచోదయాదస్త్రాయైతి ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. అథ ధ్యానం. బాళార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతౌనాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం. బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః. తతోలమిత్యాది పంచపూజాం కృత్వా గురుదేవతా ఆత్మనామైక్యం విభావ్య స్థిరచిత్తస్సన్ నామస్తోత్రజపం కుర్యాత్. శ్రీమాన్ దేవో విరూపాక్షో నిపుణః పురుషోత్తమః బ్రహ్మాక్షరో యతిర్నాథో దీనబంధు కృపానిధిః సారస్వతో మునిర్ముఖ్యస్తేజస్వీ భక్తవత్సలః. ధర్మాధర్మమయోధర్మో ధర్మదో ధర్మభావనః. భాగ్యదో భోగదో భోగీ భాగ్యవాన్ భానురంజనః. భాస్కరో భయహర్తా చ భవభూర్భవతారణః. కృష్ణో లక్ష్మీపతిర్దేవః పారిజాతాపహారకః. సహ్యాద్రినిలయశంభుర్వేంకటాచలవాసకః. कोल्हापुरश्रीजपवान् माहुरोर्जितभिक्षुकः सेतुतीर्थविशुद्धात्मा रामध्यानपरायणः रामचित्तो रामगुरु रामात्मा रामदैवतः रामशिष्यो रामराजो रामैकाक्षरतत्परः श्रीरामचन्द्रविख्यातो राममन्त्राब्धिपारगः रामभक्तो रामसखो रामवान् रामहर्षणः अनसूयात्मजो देवो दत्तात्रेयनामकः स्वरूपस्मतिः प्राज्ञः श्रीदो वैकुण्ठवल्लभः विराजस्थानकश्रेष्ठः सर्वो नारायणः प्रभुः कर्मज्ञः कर्मनिरतो नृसिंहो वामनोच्युतः कविः काव्यो जगन्नाथो जगन्मूर्तिरनामयः मत्स्यः कूर्मो वराहश्च हरिः कृष्णो महास्मयः रामो रामो रघुपतिर्बुद्धः कल्किर्जनार्दनः गोविन्दो माधवो विष्णुः श्रीधरो देवनायकः त्रिविक्रमः केशवश्च वासुदेवो महेश्वरः सङ्कर्षणः पद्मनाभो दामोदरवरशुचिः श्रीशैलवनचारी च भार्गवस्थानकोविदः अहोबलनिवासी च स्वामिपुष्करिणीप्रियः कुम्भकोणनिवासी च काञ्चीवासी रसेश्वरः रसानुभक्तसिद्धेश सिद्धिमान् सिद्धिवत्सलः सिद्धरूपसिद्धनिधिः सिद्धाचारप्रवर्तकः रसाहारो विषाहारो गन्धकादिप्रवेशकः योगी योगपरो राजा धृतिमान् मतिमान् सुखी बुद्धिमान् नीतिमान् बालो उन्मत्तो ज्ञानसागरः योगिस्तुतो योगिवन्द्यो योगिचन्द्रो यतीश्वरः योगादिमान् योगरूपो योगी योगिसुपूजितः कृष्णयोगी दृढप्रज्ञो लम्बिका योगवान् दृढः खेचरश्च खगः पुषा रश्मिमान् भूतभावनः ब्रह्मज्ञः सनकादीड्यः श्रीपदिः कार्यसिद्धिमान् स्पृष्टास्पृष्टविहीनात्मा योगज्ञो योगमूर्तिमान् मोक्षश्रीर्मोक्षदो मोक्षी मोक्षरूपो विशेषवान् सुखप्रदसुखसौख्यसौख्यरूपस्सुखात्मकः रात्रिरूपो दिवारूपः सन्ध्यात्मा कालरूपकः कालः कालविकर्षश्च बलप्रभुरतुल्यकः सहस्रशीर्षाः पुरुषो वेदात्मा वेदपारगः सहस्रचरणोऽनन्तःसहस्राक्षो जितेन्द्रियः स्थूलः सूक्ष्मो निराकारो निर्मोहो भक्तमोहवान् महीयान् परमाणुश्च जितक्रोधो भयापहः योगानन्दप्रदायी च योगो योगविशारदः नित्यो नित्यात्मवान् योगी नित्यपूर्णो निरामयः दत्तात्रेयो देवदत्तो योगी परमभास्वरः अवधूतः सर्वनाथः सत्कर्ता पुरुषोत्तमः ज्ञानी लोकविभूकान्तः शीतोष्णसमबुद्धिकः विद्वेषिजनसंहर्ता धर्मबुद्धिर्विचक्षणः नित्यतृप्तो विशोकश्च द्विभुजः कामरूपकः कल्याणाभिजनोधीरो विशिष्टस्सु विचक्षणः श्रीमद्भागवतार्थज्ञो रामायणविशेषवान् अष्टादशपुराणज्ञः षड्दर्शनविजृम्भकः निर्विकल्पस्वरश्रेष्ठ उत्तमो लोकपूजितः गुणातीतो गुणीपूर्णो ब्रह्मण्यो द्विजसंवृतः दिगम्बरो महाज्ञेयो विश्वात्मा च परायणः वेदान्तश्रवणो वेदी कलावान् निष्कळङ्कवान् मितभाष्यो मिताभाषी सौम्यो रामो जयशिवः सर्वजित् सर्वसौभद्रो जयाकाङ्क्षी सुखावहः प्रत्यत्तिकीर्तिसंहर्ता मन्दाराचितपादुकः वैकुण्ठवासी देवेशो विरजास्नानमानसः श्रीमेरुनिलयो योगी बालार्कसमकान्तिमान् रक्ताङ्गः श्यामलाङ्गश्च बहुवेषो बहुप्रियः महालक्ष्म्यन्नपूर्णेशः स्वधाकारो यतीश्वरः स्वर्णरूपः स्वर्णदायी मूलिकायन्त्रकोविदः अचिन्त्यमूलिकायन्त्रो भक्ताभीष्टप्रदो महान् शान्ताकारो महामायो माहुरस्थो जगन्मयः महाशनश्च सूक्ष्मासी निराहारो निरुद्यमः ध्यानात्मा ध्यानयोगात्मा ध्यानस्थो ध्यानतत्परः सत्यध्यानसत्यमयः सत्यरूपनिजाकृतिः त्रिलोकगुरुरेकात्मा भस्मोद्धूलितविग्रहः प्रियाप्रियसमः पूर्णो लाभालाभसमप्रियः सुखदुःखसमोधीमान् हिताहितसमप्रियः गुरुर्ब्रह्मा च विष्णुश्च महाविष्णुः सनातनः सदाशिवो महेन्द्रश्च गोविन्दो मधुसूदनः कर्ताकार इतारुद्रः सर्वचारी च याचकः सम्पत्प्रदो वृष्टिरूपस्तपोरूपस्तपः प्रियः तपोमूर्तिस्तपोराशिस्तपस्वी च तपोधनः तपोमयस्तपःशुद्धो जनको विश्वसृड्विधिः तपःसिद्धस्तपःसाध्यस्तपः कर्ता तपः क्रतुः तपश्चमस्तपः कीर्तिस्तपोदारस्तपोमयः तपोरेतास्तपो ज्योतिस्तप आत्मात्रिनन्दनः निष्कल्मषो निष्कपटो निर्विघ्नो धर्मभीरुकः वैद्युतस्तारकः कर्म वैदिको ब्राह्मणो यतिः नक्षत्रतेजदीपात्मा परिशुद्धो विमत्सरः जटीकृष्णाजिनधरो व्याघ्रचर्मधरो वशी जितेन्द्रियश्चिरवासा शुक्लवर्णोऽम्बरो हरिः चन्द्रानुजश्चन्द्रमुखः शुक्लयोगीवरप्रदः दिव्ययोगी पञ्चतपा माषषाड्वत्सरासनः भूतज्ञो वर्तमानज्ञ येष्यज्ञो धर्मवत्सलः प्रजाहितः सर्वहितश्चानिन्द्यो लोकवन्दितः आकुञ्चयोगसम्बद्धमलमूत्ररसादिकः कनकीभूतनिलयो जयो योगविचक्षणः शकटादिविशेषज्ञो लम्बिकानित्यतत्परः प्रपञ्चरूपी बलवान् एककौपीनवस्त्रकः दिगम्बरस्सोत्तरेयः सचटीसकमण्डलुः निर्दण्डश्च सदण्डश्च स्त्रीवेशी पुरुषाकृतिः तुलसीकाष्ठमाली च रौद्रस्फटिकमालिकः निर्मालिकशुद्धतरस्वेच्छामरणवान् परः ऊर्ध्वपुण्ड्रस्त्रिपुण्ड्राङ्को द्वन्द्वहीनः सुनिर्मलः निर्जटस्स जटोहेयो भस्मशायी सुभोगवान् मूत्रस्पर्श्यो मलस्पर्श्यो जातिहीनः सुनिर्मलः अभक्ष्यभक्षो निर्भक्षो जनदूषितदेहवान् भूषणदूषणसमः कालो कालोदयानिधिः बालप्रियो बालकविर्बलवानतिबालकः बालक्रीडो बालरतो बालसङ्घवृतो बली बाललीलाविनोदश्च कर्णाकर्णार्ष्टिकारकः रथ्यानीकवणिक्पण्यो गुणसूपाद्यभक्षकः बालक्रीडितसंहृष्टो मुष्टियुद्धकरश्चलः अदृश्यो दृश्यमानश्च द्वन्द्वयुद्धप्रवर्तकः पक्वायमानो बालाढ्यो हासबालसुसङ्गतः प्रत्यागतः पुनर्गच्छन् चक्रबाहुर्मनः फलः चौरवद्धृतसर्वस्वो जडताडितदेहवान् प्रहसन् प्रवदो दत्तो दिव्यमङ्गलविग्रहः मायाबालश्च मायावी पूर्णलीलो मुनीश्वरः माहुरेशो विशुद्धात्मा यशस्वी कीर्तिमाल्यवान् सविकल्पः सच्चिदाभो गुणवान् सौम्यभावनः पिनाकी शशिमौळिश्च वासुदेवो दिवस्पतिः सुशिराः सूर्यतेजश्च त्रिभङ्गी रोष्टवुन्नतः दशपद्मस्त्रिशीर्षश्च लोकव्याप्तो द्विशुक्लवान् त्रिगात्रश्च त्रिताम्रश्च त्रिलोकश्च त्र्यम्बकः चतुरङ्गस्त्रिवर्णश्च त्रिकामो हंसवाहनः चतुष्कळश्चतुर्दुष्ट्रो गतिश्शम्भुः प्रियो मतः। चतुर्गतिर्महादंष्ट्रो वेदाङ्गी चतुराननः पञ्चसिद्धो महायोगी महाद्वादशगो नघः चतुर्मुखो नरतनुरजेयश्चाष्टवंशवान् चतुर्दश समद्वन्द्वो मुकुराङ्को दशांशवान् वृषाङ्को वृषभारूढश्चन्द्रतेजास्सुदर्शनः सामप्रियो महेशानश्चिदाकारो नरोत्तमः दयावान् करुणापूर्णो महेन्द्रो माहुरेश्वरः वीरासनसमासीनो रामो रामपरायणः इन्द्रो वह्निर्यमः कान्तो निरृतिर्वरुणालयः वायुश्चन्द्रस्तथेशानो लोकपालो महायशाः यक्षगन्धर्वनागाश्च किन्नरस्सिद्धरूपकः विद्याधरश्चाधिपतिश्चारणः पन्नगेश्वरः चण्डिकेशः प्रचण्डश्च घण्टानादरतः प्रियः वीणाध्वनिर्वैनतेयो नारदस्तुम्बुरुर्घनः वीणाप्रचण्डसौन्दर्यो राजीवाक्षश्च मन्मथः चन्द्रो दिवाकरो गोपः केसरी सोमसोदरः सनकश्चुकयोगी च नन्दीषण्मुखरागकः गणेशो विघ्नराजश्च चन्द्राभो विजयो जयः असितः कालचक्रश्च तामसः कालदण्डवान् विष्णुश्चक्रत्रिशूलध्रो ब्रह्मदण्डो विरुद्धकः ब्रह्मस्वरूपी सत्येन्द्रः कीर्तिमान् गोपतिर्भवः वसिष्ठो वामदेवश्च जाबालिः कार्यरूपकः सर्वर्तुरूपो मौद्गल्यो मार्कण्डेयश्च कश्यपः त्रिजटो गार्ग्यरूपश्च चारुवासो महोदयः त्वष्टा निशाकरः कर्म कश्यपश्चारुरूपवान् जमदग्निः सर्वरूपः सर्वानन्दो यतीश्वरः अश्वरूपी वैद्यपतिर्गरकण्ठोऽम्बिकार्चितः चिन्तामणिः कल्पवृक्षो रत्नाभिरुदधिप्रियः महामण्डूकरूपी च कालाग्निसमविग्रहः आधारशक्तिरूपी च कूर्मः पञ्चाग्निरूपकः क्षीरार्णवो महीरूपो वराहश्चेप्सितावनिः ऐरावतोऽर्जुनः पद्मो वामनः कुमुदात्मवान् पुण्डरीकः पुष्पदन्तो मेघच्छत्रो भ्रचारकः सितोत्पलाभोद्युतिमान् मूढो रस्कस्सुरार्चितः पद्मनाभः सुनाभश्च दशशीर्षाश्चतोदरः अवाङ्मुखः पञ्चवक्त्रो रक्षकात्माद्विरूपवान् स्वर्णमण्टपसञ्चारी वेदिस्तः सर्वपूजितः सुप्रसन्नः प्रसन्नात्मा स्वभक्ताभिमुखो मृदुः आवाहितः సన్నిహితో వరదో జ్ఞానవాన్ స్థిర సాలగ్రావాత్మకోధ్యేయో రత్నసింహాసనస్థిత అర్ఘ్యప్రియ పాద్యతుష్ట స్వజనార్చిత పాదుక పంచామృత స్నానవిధి శుద్ధోదక సుసేచిత గంధాక్షతైస్సు సంప్రీత పుష్పాలంకారభూషణ అంగపూజా ప్రియశర్వో మహాకీర్తిర్మహాభుజ నానాపూజా విశేషజ్ఞ సర్వనామస్వరూపక ధూపితో దివ్యరూపాత్మా దీపితో బహుదీపవాన్ బహునేవేద్య సంప్రీతో నీరాజన విరాజిత సర్వార్థరంజితోనంద సౌఖ్యవాన్ ధవళార్జున విరాగో నిర్విరాగశ్చ పైశాచాంగో విభూతిక ఉన్మత్తో భ్రాంతచిత్తశ్చ శుభచిత్తశుభాకృతిః సురైరిష్టో లఘిష్ఠశ్చ బహిష్ఠో బహుదాయక మనిష్ఠస్సు మహౌజాశ్చ బలిష్ఠస్సు ప్రతిష్ఠక కాశీగంగాంబుమగ్నశ్చ కోల్హాశ్రీమంత్రజాపక త్రిపుండ్రాంకిత ఫాలాంక సర్వాంగాలిప్తభూతిక అనాదినిధనోయోగో భార్గవోద్యుస్సనాతన తాపత్రయ ప్రశమనో వనవాసో మహోదయ జ్యేష్ఠ శ్రేష్టో మహారుద్ర కాళమూర్తిస్సు నిశ్చయ ఊర్ధ్వస్సముర్ధ్వలింగశ్చ హిరణ్యో హేమలింగవాన్ సువర్ణ స్వర్ణలింగశ్చ దివ్యమూర్తిర్దివస్పతి దివ్యలింగో భవో భవ్యో సర్వలింగశ్చ సర్వక శివలింగశివమయో జ్వలితోజ్వలలింగవాన్ ఆత్మా చైవాత్మలింగశ్చ పరమోలింగపారగ సోమస్సూర్యోలింగపాణి కరపాత్ర పవిత్రవాన్ సద్యోజాతస్తమోరూపో భవోద్భవ అనీశ్వర తత్స్వరూపశ్చ సవితా వరేణ్యశ్చ ప్రచోదన దూరదృష్టిర్దూరగతో దూరశ్రవణతర్పిత యోగపీఠస్థితో విద్వాన్ నమస్కారితరాసభ నమస్కృత పునశ్చాపి వజ్రాకృతిరతీక్షణ జ్వలన్ముఖ పతిర్వాణీ సఖడ్గోద్రావిత ప్రజ పశుఘ్నశ్చ రసోన్మత్తో రసోర్ధ్వముఖరంజిత రసప్రియో రసాత్మా చ రసరూపో రసేశ్వర రసాదిదైవతో భూమా రసాంగో రసభావన రసమయో రసకశ్చ రసేంద్రో రసపూజక రససిద్ధసిద్ధరసో రసద్రవ్యో రసోన్ముఖ రసాంకితో రసా పూర్ణో రసదో రసికో రస గంధకాదస్తాలకాదో గౌరీ స్ఫటిక సేవన కాయసిద్ధ కాయరుచిర్బభ్రుకాయశ్చ కాయవాన్ అభేదీ జనకర్తా చ శంఖచక్రగదాధర కృష్ణార్జున కిరీటీ చ శ్రీకృష్ణార్జున కంచుక మృగరూపీ మృగేంద్రశ్చ గజరూపో గజేశ్వర దృఢవ్రత సత్యవాదీ కృతజ్ఞో బలవాన్ బలః గుణవాన్ వీర్యవాన్ దాత కృతశోభీ దురాసద సుచరిత్రో భూతహిత సమర్థశ్చాండనాయక సంపూర్ణదృష్టిరక్షుద్రో జనైక ప్రియదర్శన నియతాత్మా పద్మధరో బ్రహ్మవాన్ స్థానసూచక ఉంఛవృత్తిరవీక్షశ్చ రాజయోగీ సుమాలిక సుకుమారో జరాహీనశ్చోరఘ్నో మదిరేక్షణ సుపాదః స్వంగుళీకశ్చ సునాభో జఘనోత్తమః సుపార్శ్వస్సు స్తనోనీలః సువక్షాశుభజానుకః నీలగ్రీవో మహాస్కందః సుభుజో దివ్యజంఘకః సుహస్తరేఖో లక్ష్మీవాన్ దీర్ఘపృష్ఠశ్చ నిశ్చలః బింబోష్టశుభదంతశ్చ విద్యుజిహ్వస్సుతాలుకః దీర్ఘనాసస్సుతాం మృష్టసుకపోలస్సు కర్ణక ఉన్మీలితో మీలితశ్చ విశాలాక్షశ్చ సుభృక సుభ్రూమధ్యస్సుఫాలశ్చ సుశిరానీలలోమక విశాఖో గ్రామణీస్కందశిఖివర్ణో విభావసు కైలాసేశో విచిత్రజ్ఞో వైకుంఠేంద్రో విచిత్రవాన్ మానసేంద్రశ్చక్రవాళో మహేంద్రో మందరాధిపః మలయో వింధ్యరూపశ్చ హిమవాన్ మేరురూపకః సువేలాచలరూపాత్మా మైనాకో గంధమాదనః వింధ్యాచలశ్చ వేలాద్రిః శ్రీశైలః కర్కవాసకః నాగాచలశ్చిత్రకూటో దుర్వాసాః పర్వతాత్మకః యామునః కృష్ణవేణీశో భద్రేశో గౌతమీపతిః గోదావరీశో గంగాత్మా శోణకః కౌశికీపతిః నర్మదేశశ్చ కావేరీ తామ్రపర్ణీ చ రోజిటీ సరిద్రూపో నదాత్మా చ సముద్రస్సరిదీశ్వరః హ్లాదినీశః పావనీశో మాలినీశశుచక్షుమాన్ సీతానదీపతిః సింధుర్దేవేశః సురసాపతిః లవణేక్షుః క్షీరనిధిః సుదాబ్ధిః సర్పిరంబుధిః దధ్యబ్ధిశుచిజాలాబ్ధిస్తత్స్వరూపో ధనాధిపః భూపాలమధురాగజ్ఞో మాళవీరాగకోవిదః గూఢక్రియాజ్ఞః శ్రీరామో నానారాగార్ణవాంతకః వేదాదిరూపో హ్రీన్రూపో హ్రాన్రూపః క్లీం వికారకః బ్రహ్మయః క్లీమయః ప్రఖ్యో హమ్మయః క్రోమయో భటః శ్రీమయోలుమ్మయోగాంగో రామ్మయః ఖమ్మయః ఖగః ఘమ్మయోంగమ్మయశ్చాంగో విచ్ఛంగో బీజజమ్మయః ఉంకరష్టోంకరష్టుంగో ఢంకరో ఢంకరోణుభాక్ టంకరస్తుంగో ద్రాముద్రో ద్రీముద్రారూపకస్సుధీ దక్షో దండీ దానవఘ్నస్తథాతి ద్వంద్వవాన్మదః ధౌరూపోనం స్వరూపశ్చ పంకజాక్షశ్చ కమ్మయః బ్రహ్మేంద్రో మధుభోక్తా చ మందరేతాశ్చ మమ్మయః రామయో రింకరో రంగో లంకరో వమ్మయస్కరః శంకర షణ్ముఖో హంసః శంకరః క్షంకరః క్షయః ఓమిత్యేకాక్షరాత్మా చ సర్వబీజస్వరూపకః శ్రీకరః శ్రీపదః శ్రీశః శ్రీనిధి శ్రీనికేతనః పురుషోత్తమః సుఖో యోగీ దత్తాత్రేయో హరిప్రియః సత్యయుక్తః సదా యోగీ నిరంతర తపసోధిపః పురుషోత్తమో యతి శ్రేష్ఠో దత్తాత్రేయః సుఖాత్మవాన్ వశిష్ఠో వామదేవోన్యో దత్తః పురుష ఈశ్వరః ఓం శ్రీ దత్తః పురుష ఈశ్వర ఓం నమ ఇతి. अथ उत्तरपीठिका यैदं शृणुयान्नित्यं ब्रह्मसायुज्यमाप्नुयात् स यावत्तिष्ठते यस्मिन् तावत्तिष्ठति तत्सुखी भुक्तिर्मुक्तिः करस्थास्य नात्र कार्याविचारणा आयुष्मत्पुत्रपौत्रांश्च दत्तात्रेयो ददातिह धन्यं यशस्यमायुष्यं पुत्रारोग्यविवर्धनम् करोति लेखनादेव परार्थं वा न संशयः यः करोत्युपदेशं च दत्तनामसहस्रकं स चापि याति सायुज्यं श्रीमान् श्रीमन्न संशयः पठनाच्छ्रवणाद्वापि सर्वान् कामानवाप्नुयात् खेचरत्वं कार्यसिद्धिं योगसिद्धिमवाप्नुयात् ब्रह्मराक्षसवेतालैः पिशाचैः कामिनीमुखैः पीडाकरैर्दुःखकरैर्ग्रहदुष्टैर्न बाध्यते दुरावासोऽपि मुच्येत सकृदुच्चारणेन तु यस्मिन् देशे स्थितं चैतत्पुस्तकं दत्तनामकम् पञ्चयोजनविस्तारं रक्षयेन्नात्र संशयः सर्वबीजसमायुक्तं स्तोत्रं नाम सहस्रकं सर्वमन्त्रस्वरूपं च दत्तात्रेयस्वरूपकम् एकवारं पठित्वा तु ताम्रपात्रे जलं स्पृशन् पीत्वा च सर्वरोगैः समुच्यते नात्र संशयः स्त्रीवश्यं नरवश्यं च राजवश्यं जयावहम् सम्पत्प्रदं मोक्षकरं पठेन्नित्यमतन्द्रितः हीयतेऽस्मिन् प्रपञ्चार्थो वैरिशोकादिकारकः पठनात्तु प्रसन्नोऽहं शङ्करोदारबुद्धिदः भविष्यामि न सन्देह पठनात् प्रातरेव हि उपदेक्ष्ये सर्वयोगान् लम्बिकादिविशेषितान् दत्तात्रेयस्त्वेव मुक्त्वा स्वप्ने चान्तरधीयत स्वप्नादुत्थाय झटिति शङ्करो विस्मयं गतः स्वप्नोपदिष्टं तत्स्तोत्रं दत्तात्रेयेण योगिना सहस्रनामकं दिव्यं पठित्वा योगवान् भवेत् ज्ञानयोगं यतित्वञ्च वरचित्तप्रकाशनं बहुविद्याः खेचरत्वं दीर्घायुस्तत्प्रसादतः तदारभ्य भुविश्रेष्ठः प्रसिद्धः शङ्करोऽभवत् इति श्रीशङ्करस्वप्नावस्थायां दत्तात्रेयेण उपदिष्टं सकलपुराणवेदोक्तप्रपञ्चार्थसारवत् सहस्रनामस्तोत्रं सम्पूर्णं ॐ सर्वं श्रीदत्तात्रेयार्पणमस्तु ॐ द्रां दत्ताय नमः.